ఓ నమః శ్రీగణేశాయ నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. లోకంలో చూడండి, అందరూ ఆభరణాల వెంట పరుగులు తీస్తారే కానీ బంగారం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవ్వడూ చేయడం. అసలు బంగారం అంటే నోబుల్ మెటల్ అంటారు. రాగి కగ్గిపోతుంది వాతావరణంలో ఉండే తేమకి, రాగి దాని ఆ శోభ తగ్గిపోతుంది, వన్నే తగ్గిపోతుంది. బంగారం తగ్గదు. ఎందువల్ల? బంగారం ఎక్కడ దొరుకుతుంది? నేలలో దొరుకుతుంది. నేలలోంచి ఎలా తీస్తారు? ఈ బంగారం భూమి యొక్క మట్టిలోకి ఎలా వచ్చింది? ఇవన్నీ ఎవడైనా స్టడీ చేస్తాడా? ఎవరికి అక్కర్లేదు. అందరికీ ఆభరణాలే కావాలి, పురుషులయ్యేది స్త్రీలయ్యేది. అదేవిధంగా అనిత్యమైన ఈ జగత్తు, దాని వ్యవహారములలో జనులు తలముక్కలుగా ఉంటారే తప్ప అసలు ఈ జగత్తుకు మూలమునందేమున్నది అని ఆలోచించరు. మీకు రహస్యం చెప్తా, ఒక జీవిత రహస్యం. అదేమంటే, కారణ మీమాంస కార్యమీమాంస అని రెండు ఉన్నాయి. అంటే కారణము గురించి విచారం చేయుట, మీమాంస అంటే విచారం చేయటం, అంటే వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయటం, కార్యమును గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం. కార్యమీమాంస వలన మానవుడు బంధింపబడతాడు. లైక్ ఆభరణములు, వాటిల్లో ఉండే రకాలు, వాటి వివరాలు మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మన దగ్గర ఏమీ ఆభరణాలు లేకపోయాయే అని దుఃఖం కలుగుతుంది. అప్పుడు అప్పో సొప్పో చేసి ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఏదో పేరు చెప్పి బాగా ఆభరణం ఒకటి కొనుక్కొస్తారు. లేకపోతే కనీసం రోల్డ్ గోల్డ్ అయినా కొనుక్కోవాలని కొనుక్కుంటారు. కొద్ది రోజులు పెట్టిన తర్వాత అదేమో వన్నీ తగ్గిపోతుంది. అప్పుడు బెంగ పెట్టుకుంటారు, అయ్యో ఇది ఎందుకు పనికిరాదు, వీధిలో వెళ్ళేవాళ్ళైనా చూస్తే అనుకుంటారు. ఈ విధంగా ఈ కార్యము అంటే ఆభరణముల గురించి విచారం చేసి వాటి వెంటబడి మానవుడు దుఃఖాన్ని కొను తెచ్చుకుంటాడే తప్ప వాటి బదులు ఆభరణాల గురించి విచారించడానికి బదులుగా మీరు బంగారం గురించి విచారించినట్లయితే మీకు ఈ గోల పోతుంది. ఈ రొంపి, ఈ ఆభరణములు వీటిని సంపాదిస్తూ ఉండడం, పెట్టుకోవడం బాగుందని బాగులేదని ఈ గోలంతా వదలిపోతుంది. మీరు ఒక సైంటిస్ట్గా వన్నీ కెక్కుతారు. ఒక జ్ఞానం యొక్క మహిమను మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే కారణమీమాంస మనల్ని ఉద్ధరిస్తుంది, కార్యమీమాంస మనల్ని సంసారంలో బంధువులను చేస్తుంది. అదొక రూల్, అది జనరల్ లా. వేదాంతిక్ లాస్ కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఇది ఒక లా. అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి కార్యములు అంటే జగత్తులో ఉండే వివిధ వస్తువులు, వాటి గురించి మీమాంస చేసుకుంటూ కూర్చున్నప్పుడు మనము వాటి ఎడల రాగద్వేషములను కలిగి తద్వారా ఈ సంసారంలో బంధింపబడుతూ ఉంటాము. అట్లుగాక ఈ జగత్తు, దీని మూలమేమి, జగత్తు యొక్క తత్వాన్ని, జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు సంసార బంధం నుండి విముక్తులు అవుతారు. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అంటే ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం కదా. ఎవడో ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఏమో దీన్ని ఇలా సృష్టించాడు, దాన్ని అలా సృష్టి, అవన్నీ కథలు. అవి వాటి వల్ల ఏమి తత్వం అంటే కథలు కాదు. అసలు ఈ జగత్తు ఏ విధముగా ఆవిర్భవించినది అంటే మళ్ళీ మీరు ఉపనిషత్తులు, భగవద్గీత ఆ విధమైన అధ్యయనము చేయాల్సి వస్తుంది. అటువంటి కారణమీమాంస వలన మనిషి సంసార బంధం నుండి విముక్తుడవుతాడు. కానీ దురదృష్టం ఏమిటంటే జనులందరూ కూడా కార్యమీమాంసలో ఉంటారు తప్ప కారణమే మాంస ఎరుకరు. అసలు అలాంటిది ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు. చాలా దురదృష్టకరమైన పరిణామం. మీరు ఒక మనిషి జీవితాన్ని చూసుకుంటే బాల్యంలో ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త. బాలుడుగా ఉండి ఈ జగత్తు ఇది సత్యమా అసత్యమా నిత్యమా అనిత్యమా అనే మీమాంస బాలుడేం చేస్తాడు? చెయ్యడు. ఆట బొమ్మల్ని అవి యథార్థం అనుకుంటాడు. ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటుంటే మీరు వాళ్ళతో వాళ్ళకి తెలియకుండగా దూరంగా ఉండి వాళ్ళని పరిశీలించినట్లయితే, అబ్జర్వ్ చేస్తే మీకు ఆ చైల్డ్ సైకాలజీ కొంత అర్థం అవుతుంది. నేను ఒకసారి అలాగ పరిశీలన చేశాను. పిల్లలు అబ్బాయిలో అమ్మాయిలో నలుగురు ఐదుగురు కలిసి బువ్వాలాట ఆడుకుంటున్నారు. ఎప్పుడైనా విన్నారా బువ్వాలాట అని? లక్క పిడతలు ఉంటాయి, దాంట్లో అన్నం వండుకునే పిడత, కూర వండుకునే పిడత, సాంబార్ పిడత అలాగ వేరు వేరుగా ఉంటాయి. వాటిలో చిన్న చిన్న గెరిటెలు కూడా ఉంటాయి కలపడానికి. చిన్న పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యిలో ఒక కట్టెలు ఉంటాయి. తర్వాత వెత్సములు సామాన్లు అవన్నీ ఉంటాయి. వాళ్ళ పిల్లల్లో ఒక అమ్మాయిని తల్లి అనే రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళందరూ భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె పొయ్యి మీద పిడత పెట్టి ఇళ్ళ కలిపి ఆమె అన్నం తయారు చేస్తుంది. తయారైపోయింది, మీరందరూ రెడీయా అని అంటుంది ఆమె. అంటే ఎస్ వీఆర్ రెడీ అని వీళ్ళు అంటారు. వీళ్ళు కంచాలు పెట్టుకుంటారు, అప్పుడు ఆవిడ వడ్డిస్తుంది, వీళ్ళు తింటారు. చూసారా ఎప్పుడైనా బువ్వాలాట? పిల్లలు ఆ విధంగా ఉంటారు. పిల్లల యొక్క ఈ బువ్వాలాటను చూసినప్పుడు నాకేమనిపించిందంటే, పెద్దలు ఇంతకంటే భిన్నంగా ఏమి అదే అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఆ పిడతలో అవి సత్యం అనుకుంటారు. పెద్దలు కూడా ఈ ఇల్లు వాకిలి ఈ సామాగ్రి ఈ భార్య సంతానము భర్త ఇవన్నీ సత్యమని వీళ్ళు అనుకుంటారు. డబ్బు దశకం ఇదంతా సత్యమని వీళ్ళు అనుకుంటారు. పిల్లల దృష్టిలో అది సత్యం, పెద్దల దృష్టిలో ఇది సత్యం, శాస్త్రం దృష్టిలో రెండూ సమానమే. కాబట్టి బాలస్తావత్ క్రీడాసక్త. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ ఆటపాటలలో రోజు గడిపేస్తాడు తప్ప ఆత్మవిచారమేమీ చేయడు. పోనీ ఇంక వయస్సు వచ్చింది, యుక్త వయస్సు వచ్చింది, ఆలోచించి తెలుసుకునేటువంటి వయస్సు వచ్చింది, ఇప్పుడేమైనా ఆత్మవిచారం చేస్తాడా అన్నట్లయితే, సరిగ్గా వయస్సు వచ్చింది అనేప్పటికీ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వీడిని ఒక అమ్మాయిని చూసి కట్టి పెట్టేస్తారు. పల్లెటూళ్ళలో వ్యవసాయ కుటుంబాల వాళ్ళకి తెలుస్తుంది, ఎద్దు అదే దూడ, మగదూడ, దాన్ని ఏమంటారు కోడెదూడ అంటారు. కోడెదూడ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది, బాగా ఇంకా పెద్దదవ్వలేదు, ఇప్పుడే పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అది చెప్పిన మాట పెద్ద, చాలా పొగరుగా ఉండి అప్పుడప్పుడే కొమ్ములు వస్తూ ఉంటాయి, ఆ కొమ్ము విసురుతూ అందరినీ భయపెడుతూ ఉంటుంది. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఇంకో కోడిదూడను తీసుకొచ్చి దీన్ని దాన్ని కలిపి కడతాడు, దాంతో దాని పొగరంతా దిగిపోతుంది, అది ఇంక తల విసరడం మానేస్తుంది, చాలా వినయ విధేయతలను నేర్చుకుంటుంది. సరిగ్గా అదే విధంగా సరిగ్గా అదే దృష్టాంతం. వయస్సు వచ్చి వాడు చాలా పొగరబోతుగా అయ్యేప్పటికీ పెద్దలు గమనించి ఒక అమ్మాయిని వీడికి కట్టేస్తారు. ఇంకా దాంతో వీడి పొగరంతా దిగిపోయి ఆ అమ్మాయితో పడి కుస్తీ పడుతూ సంసారాన్ని ఈదుతో పడి ఉంటాడు. పెద్దలు ఎలా ఉంటారంటే, తాము దిగిన ఊబిలో ఈ పిల్లల మాత్రం ఎందుకు దిగకుండా ఉండాలి అని ప్రయత్నపూర్వకంగా ఆ పిల్లల్ని కూడా దింపేస్తూ ఉంటారు. సో ఆ విధంగా సంసారంలో పడిపోతాడు. వాడి మెడకి ఒక అమ్మాయిని ఒక గుదిబండను తగిలిస్తారు. ఇంకా చదువుతూ ఉంటాడు, ఇంకా బిఏ పూర్తి ఎంఏ కానీ లేదు, ఇంకా ఎంఏలో ఉండగానే వీడేదో ఇంత ఘనకార్యం ఎంఏ చేసేస్తున్నాడని వాడికి ఒక పెళ్లి చేసి కూర్చోబెడతారు. ఆ అమ్మాయి కాపురానికి ఎప్పుడు రమ్మంటావు అని ఉత్తరం రాస్తూ ఉంటుంది. వీడేమో ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, సంసారంలో పడిపోతాడు. తరుణస్తావత్ తరుణి సక్త. అప్పుడు ఈ కట్టుకున్న భార్య ఏదో ఉద్యోగం, ఓ ఇల్లు గదో రెండు గదులు చూడడం, సామాన్లు కొన్నాం, గిన్నెలో ఇవి కొన్నాం, ఇంకా ఈ సంసారంలో పడిపోతే ఈ లోపల పిల్లలు, ఈ పిల్లలకేమో ట్రిపుల్ యాంటిజెన్ పోలియో ఇంజెక్షన్స్, ఈ సంసారంలో పడిపోతే ఇంకా వీడు గట్టెక్కేటప్పటికీ ఆ యవ్వనమంతా గడిచిపోతుంది. మధ్య వయసులో మిడిల్ ఏజ్ బ్లూస్ అని మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. మిడిల్ ఏజ్లో లేనిపోయి ఏవేవో సమస్యలు వస్తుంటాయి పురుషులకు స్త్రీలకు కూడా. వాటన్నింటితోటి సతమతమవుతో వీడు చూస్తుండగానే కాలం మహాప్రవాహంగా పరిగెత్తుతూ ఉంటుంది. మిడిల్ ఏజ్ కూడా అయిపోతుంది. మిడిల్ ఏజ్ అయిపోయింది తప్ప ఆత్మవిచారం ఎప్పుడూ చేసి ఎరుగడు. ఇంకా వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధులు చూడండి ఎలా ఉంటారు, ఎలా ఉంటారో చెప్పమంటారా? వారి ముఖాలలో ఎక్కడ నవ్వు ఉండదు. ఒక కంటికి కానరాని ఒక సంసార భారమును ఒక పెద్ద మూటను మోస్తున్నట్టుగా ఉంటారు. వాళ్ళు మోస్తూ ఉంటారు కూడా మూట, పెద్ద మూట మోస్తుంటే ఎలా ఉంటాడు మనిషి, కృంగిపోతూ దాని బరువు కింద. వృద్ధులు అలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అనుభవాల స్మృతులు గుర్తులు అవి మెదడు నిండా పేరుకుని ఉంటాయి. ఆ అనుభవాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, మా యవ్వనంలో అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాము, పరాధీనత అయిపోయింది బతుకు, మమ్మల్ని చూసేవాడు ఎవడు లేడు, మమ్మల్ని ఏమో వాళ్ళు సరిగ్గా చూడలేదు, వీళ్ళు సరిగ్గా చూడలేదు, కొడుకులు చెప్పిన మాట వినరు, కోడళ్ళు చెప్పిన మాట వినరు, మనవాళ్ళని దగ్గరికి పిలిస్తే వాళ్ళు రానే రారు. మనవాళ్ళు ఉన్నారు చూసారా, తాతగారు పిలిస్తే వెళ్ళాలా అక్కర్లేదు, వెళ్ళడు. ఓ మనవాడిని తాతగారు చాలా అమెరికాలో, ఇక్కడి నుంచి ఇక్కడ ఇండియాలో చాలంట ఆయన అమెరికా వెళ్ళాడు మనవాడు తాతగారు. అమెరికా వెళ్తే ఏమవుతాడో తెలిసిన, ఇది ఎలా ఉంటుందంటే ఇండియా నుంచి ఏదైనా ఒక పాత్ర ఒక ఘటాన్ని కొని సంచిలో పెట్టి అమెరికా పెట్టుకెళ్ళారు అనుకోండి, ఈ పాత్రను ఎక్కడ పెడతారు? ఇగో ఇక్కడ ఇది ఉంది కదా ఇలాంటిది ఆ సందులో పెడతారు, పెట్టేసి వదిలేస్తారు. అంతే అక్కడే ఉంటుంది ఆ పాత్ర. ఆ పాత్ర అనుకుంటూ ఉంటుంది బహుశా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇటు అటు సంచారం చేస్తూ చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉండేది వాడు అర్థాలను. ఇప్పుడు అమెరికా వచ్చి ఈ చీకట్లో పడి కూర్చున్నాను, నాకేసి ఎవడు చూచుట కూడా లేదు, నా బతికి ఇలా అయిపోయింది, ఈ కారణంలో పడున్నాను చీకట్లో అనే పాత్ర విచారించే అవకాశము కలదు. అమెరికా వెళ్ళిన పెద్దవాళ్ళు ఆ పాత్ర వలె ఉంటారు, ఓ మూలపడు ఉంటారు. వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. తెల్లవారుజామునే వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంకాలం వస్తారు, వస్తూనే బిజీగా వస్తారు, హడావిడిగా వస్తారు, అలసిపోయి వస్తారు. అటువంటి తాత మనవాడిని దగ్గరికి తీసుకుందామని ప్రయత్నం చేశాడు తోచక. ఆ మనవాడు అన్నాడు, ఏ గ్రాండ్ పా గివ్ మీ ఏ బ్రేక్ అన్నాడు. అంటే నా జోలికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకాయా పెద్ద అయినా నువ్వు, నా నేను బిజీగా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు అని అన్నాడు ఆ మనవాడు. అనేప్పటికీ ఆయనకి గుండెలు అవిసిపోయినవి. పూజ స్వామీజీ మా గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామీజీ నన్ను మా మనవడు ఇలా అన్నాడండి, నా బతికి ఇలా అయిపోయింది అని చెప్పాడు. అప్పుడు పూజ స్వామీజీ ఏం సలహా చెప్పారంటే, నువ్వు వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, అక్కడ తత్వవేదానంద గారు భగవద్గీత పాఠం చెప్తూ ఉంటారు, అది వింటూ ఉండు అని చెప్పారు. ఇది నిజంగా జరిగిన కథ. ఓకే, కాబట్టి వృద్ధులు ఎలా ఉంటారంటే వాళ్ళ ముఖంలో నవ్వు ఉండదు. ఏదో పులుపుకున్న నవ్వు ఏమైనా అప్పుడప్పుడు కనపడాలి ఫోటో కోసం, ఫోటో తీసి ఆ నవ్వండి అంటే నవ్వినట్టుగా, అలాంటిది ఏదైనా ఉండాలేమో తప్ప. సో అలా ఉంటారు వృద్ధులు. ఆ పాతకాలపు స్మృతులు గుర్తులన్నీ అలాగ తామరతుంపర వలె, లేకపోతే తేనెటీగ తేనె పట్టును కదిలిచినప్పుడు ఈగల వలె, ఆ గుర్తులన్నీ తలలో ఇటునటు చెల్లా చెదురుగా ఉంటే అవన్నీ తలచుకుంటూ ఏదో బెంగగా అలా పడు ఉంటారు వృద్ధులు. అలా ఉన్నారు వృద్ధస్తావత్ చింతాసక్త. చింత అంటే బెంగ, నా శేష జీవితం ఎలా గడువు నడుస్తుందో, నాకు బీపీ షుగర్ వస్తే వైద్యం సరిగ్గా అవుతుందో అవుతో, ఆపరేషన్ చేయాల్సి వస్తే సరైన డబ్బులు ఉంటాయో ఉండవో, ఈ కొడుకు పెడతాడో పెట్టడో, ఒకవేళ వాడు ఖర్చు పెడతానన్నా కోడలు పెట్టని ఇష్టంలో పెట్టనివ్వదో అని ఈ విధంగా అనేక చింతలతో, ఇంక చచ్చిపోతానేమో అనే భయం మరొకటి, చావు దగ్గరికి వచ్చిందని చావు భయం ఒకటి ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామో స్వర్గానికి వెళ్తామో. ఈ పౌరాణికులు ఏమని చెప్పారంటే, నరకంలో పెద్ద పెద్ద గుండిగల్లో నూనె పోసి కింద మంటలు పెట్టి దాంట్లో కూర్చోబెడతారని చెప్తారు వీళ్ళు. అది వినడానికే భయం వేసి ఇట్లా అవుతుంది. ఇలాంటి కథలన్నీ చెప్పి వీళ్ళ గుండెల్ని అవిసిపోయి ఇట్లాగా భయపెట్టేసి కూర్చోబెడతారు. సో ఇటువంటి బెంగలన్నిటితో వృద్ధుడు సతమతమవుతూ ఉంటాడు. ఇంకెవడు మిగిలేడు? పరమాత్మను గురించి విచారం చేసేందుకు ఎవడు మిగిలేడు? ఎవడూ మిగలలేదు. పరమే బ్రహ్మణి కోపి నరక్త. ఏమంటే బాలుకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు, మధ్య వయస్సులో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వృద్ధులకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే అవకాశమే లేదు. ఇంకా ఈ ఆత్మవిచారంపై శ్రద్ధ గలవాడు ఎవడు మిగిలేడు? ఎవడు మిగిలలేదు. ఎవరో నాతో అన్నారు, ఏ స్వామి నువ్వు పెద్ద పండితుండని ఇదనే ఇదనే అంటారు, నీ క్లాసుకి పట్టుమని 50 మంది కూడా లేరు అని అన్నారు. అంటే ఇంకోళ్ళ క్లాసుకి 1000 మంది వస్తున్నారు, 2000 మంది వస్తున్నారు అని నన్ను బటకాయించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను చెప్పాను, శంకర భగవత్పాదులకి 4 శిష్యులు ఉండేవారు, నాకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి విచారం చేయాల్సింది లేదు అని నేను చెప్పాను. ఎందుకంటే ఆత్మవిచారం వాళ్ళకే అక్కర్లేదు, ఆత్మవిచారం అక్కర్లేదు. లలితా సహస్రనామము కుంకుమ పూజ అంటే మొత్తం కువైట్లో ఉన్న స్త్రీలందరూ ఇక్కడే ఉంటారు, పురుషులందరూ బయట నిలబడి ఉంటారు, స్త్రీలందరూ ఇక్కడ ఉంటారు. భగవద్గీత లేకపోతే ఉపనిషత్తుని మీరు అనండి, ఉన్న 4 కూడా వేరే పని చూసుకుని లేచకపోతారు. ఆత్మవిచారం ఎవరికి అక్కర్లేదు, సంసారంలో అలాగే ఉంటారు. అంచేతనే మేము ఆత్మవిచారాన్ని బోధించేటువంటి సందర్భంలో ఎంతమంది ఉన్నారు అనే ఆలోచన ఉండదు. శంకరాచార్యులు 4 బోధించారు, మనం ఒక్కడికి బోధిస్తే చాలు కృతార్థులమే అనే ధోరణిలో పోతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నేను దృష్టాంతం చూశాను. ఒక ఆయన ముందు రుద్రాభిషేకము, తర్వాత గీతా పూజ, గీతా ప్రవచనము అని పెట్టాడు ప్రోగ్రాం. ఉదయం 7 ఆరంభమవును, రుద్రాభిషేకం 7:30 అయిపోతుంది, లేదా 8, ఆ తర్వాత గీతా ప్రవచనం. మొత్తం హాల్లో 1000 ఉన్నారు. ఈ రుద్రాభిషేకానికి అందరూ సంకల్పములు, గోత్రనామాలు, మొత్తం వ్యవహారం అంతా మీకు ఉంటుంది కదా, అలాంటి వ్యవహారం అంతా నడిచింది, నడుస్తుంది. సరిగ్గా 8 అయింది, ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అయిపోయాయి. ఇంక ఇప్పుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించి భగవద్గీత క్లాసు మొదలుపెట్టేప్పటికీ ఆయన, నేను గెస్ట్ని, పక్కన నాకు కుర్చీ వేశాను, దాంట్లో కూర్చున్నాను. ఇంకా ఆయన ప్రవచనం మొదలుపెట్టేటికి ఆయన ఉన్నారు, నేనున్నాను, ఇంకో 2 ఉన్నారు. 1000 ఉన్నారు. ఈ 1000 ఏమైపోయారండి? ఏదో భూమిలోకి వెళ్ళిపోయినట్టుగా అంతర్ధానం అయిపోయినారు. నేను అన్నాను, ఏమిటండి ఈ విడ్డూరం, ఏమిటండి మరి, ఏం చేయమంటావా, ఇలాగే ఉంది జీవితం. ఆ రుద్రాభిషేకం పెట్టకపోతే ఈ ముఖాలు కూడా కనపడవని అది పెట్టాను నేను అని ఆయన నాతో చెప్పారు. కాబట్టి ఆత్మవిచారం ఎవరికి అక్కర్లేదు. ప్రతివాడు కూడా ఈ జగత్తు యొక్క విచారం చేయటానికి సిద్ధపడతాడు. ఈ జగత్తులో ఏముంది, ఇదేమిటి, అదేమిటి, ఇక్కడే ఉంది, ఇక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఏ వింత ఉన్నది, అక్కడ ఏ విడ్డూరం ఉన్నది అని జగత్తు యొక్క విచారం చేయటానికి పరుగులు తీసి వాళ్ళు కనపడతారు. లేకపోతే నరకం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, స్వర్గానికి ఎలా వెళ్ళాలి, నరకానికి ఎలా వెళ్ళాలి, ఈ రకమైన విచారాలు, కల్పితమైన భావన భావజాలాన్ని పెట్టుకుని మీరే చూసారా పెట్టారా స్వర్గాన్ని, ఉడికే ఏదో కథ కింద చెప్పుకోవడమే కదా. ఆ విధమైన విచారం చేసుకుంటూ, అలాంటి కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి వాళ్ళే తప్ప ఆత్మ అనగానేమి, ఈశ్వరుడు అనగానేమి, ఈశ్వరుడు ఆత్మ ఈ మధ్యన ఉండే సంబంధం ఎట్టిది, ఈ విధమైన విచారం చేసేవాడు ఎవడు లేనే లేడు. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మీరు జీవితంలో సత్యాన్వేషణ లేకుండగా జీవించినట్లయితే, అంటే ఏది సత్యము, జగత్తు దీని సత్యమేమి, నేను దాని సత్యమేమి, దేహము సత్యము కాదు, మనస్సు సత్యం కాదు, దేహము మనస్సు సత్యం కాకపోతే మరి ఇంక ఏమి సత్యము, అంటే దేహానికి మనస్సుకి మూలంలో ఇంకేదో తత్వము గలదు అని మాట వరుసగా ఆత్మ అన్నారు. అది సత్యము, ఆత్మ అనగానేమి, ఈ జగత్తు అనిత్యము, అసత్యము, మిథ్య, దానికి మూలమునందుండే పరమాత్మ ఎవరు ఏమిటి, ఈ ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటిది, ఇది సత్యాన్వేషణ అంటారు దీన్ని. ఈ విచారము దీనికి ఆత్మ విచారము అని కూడా పేరు. ఈ విచారము లేకుండా దీన్ని పక్కన పెట్టేసి మీరు అర్థ కామ ధర్మ అంటే డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం, పూజలోకి చేసుకుంటూ కర్మకాండని ఉపాసనల్ని చేసుకుంటాం, మంచిది మూడు అవసరమే. దీంట్లో ఈ మూడింట్లో ఏది అక్కర్లేదని నేను చెప్పట్లేదు, కానీ ఆ మూడింటికి మాత్రమే మీరు పరిమితమైపోయి ఆ హద్దులోనే మీరు ఉండిపోతే జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భోగాలను అనుభవించినా, ఎన్ని కర్మలని ఉపాసనలని చేసినా కూడా మీరు ఫ్రస్ట్రేషన్ తప్ప మీకేది మిగలదు. యూ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్, ఫ్రస్ట్రేషన్లో పడిపోతారు. మీకు జీవితంలో కృతార్థత అనేది అనుభవానికి రాదు. ఎప్పుడైతే మీరు ఆత్మ విచారాన్ని చేస్తారో, సత్యాన్వేషణ చేస్తారో, అప్పుడు మాత్రమే మీకు కృతార్థత అనేది అనుభవానికి వస్తుంది. ధర్మార్థ కామముల యందు మనిషి కృతార్థుడు కాలేడు. ఈ సత్యాన్ని గుర్తించి ధర్మార్థ కామములను యథోచితంగా అనుసరిస్తూనే ఆత్మవిచారము చేయుట అత్యావశ్యకము. అది ఆ శ్లోకము యొక్క తాత్పర్యము. దీంట్లో ఇంకొక తెలివైన మాట కూడా, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటాను అని బయలుదేరుతాడు, జగత్తును తెలుసుకుంటాను అని బయలుదేరుతాడు, తనని తాను తెలుసుకోడు. తనని తాను తెలుసుకోకుండా దేవుణ్ణి తెలుసుకుంటే ఆ దేవుడు కాన్సెప్చువల్ గాడ్ అవుతాడు. అంటే వీడికి ఉండే భావాలను బట్టి వీడు పెట్టుకున్న దేవుడు అవుతాడు తప్ప యథార్థమైన దేవుడు కాదు. ఎందుకంటే వీడికి తన స్వరూపమే తెలియనప్పుడు, ఇప్పుడు తాను మగవాడు, తాను పురుషుడు కాబట్టి దేవుడు పురుషుడు, తాను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దేవుడు పెళ్లి చేసుకున్నాడు అని ఈ విధంగా దీన్ని యాంత్రోపోమార్ఫిక్ గాడ్ అని అంటారు. అంటే వీడు తన గురించి తాను ఎటువంటి భావజాలాన్ని కలిగి ఉంటాడో కొద్ది మార్పులు చేర్పులతోటి అదే భావములతోటి దేవుణ్ణి ఒకటి తయారు చేసుకుని ఉంటాడు. అటువంటి దేవుణ్ణి కాన్సెప్చువల్ గాడ్ అని అంటారు. అంటే వీడు కాన్సెప్షన్ నుంచి పుట్టుకొచ్చిన గాడ్ తప్ప వాస్తవికమైన గాడ్ కాదు అది. కాబట్టి తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే వీడు ఈశ్వరుని యొక్క తత్వాన్ని యథార్థంగా తెలియగలుగుతాడు. నెంబర్ వన్, తన స్వరూపమును తాను తెలియకుండా జగత్తును గురించి కూడా మానవుడు సరిగ్గా తెలియలేడు. కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలియకుండా జగత్తును తెలుసుకున్నాము, దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే మీరు తెలుసుకున్నది డొల్లా, దాంట్లో సారమేమీ ఉండదు. మీరు ఫ్రస్ట్రేషన్ అవ్వక తప్పదు జీవితంలో. కాబట్టి ఎప్పుడో అప్పుడు, బాల్యంలో కుదరలేదు పోనివ్వండి, యౌవనంలో కుదరలేదు పోనివ్వండి, మిగిలిన శేష జీవితములో తప్పక ఆత్మవిచారమును చేసి ఆత్మస్వరూపమును తెలుసుకుని మానవులు కృతార్థులు కావాలి అని ఆ శ్లోకము యొక్క అభిప్రాయం. ఓకే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి నసక్తః కాతే కాంత కష్టే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ యదిదం భ్రాతః. మనిషి కొన్ని అసంప్షన్స్ అంటే కొన్ని ఊహలను చేసుకుని తాను చేసుకున్న ఊహలే సత్యములు అనే నిశ్చయంతో బతుకుతూ ఉంటాడు. అయితే ఈ ఊహలు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయంటే పెద్దలు వీడికి అంటగడతారు. దీన్ని గతానుగతికో లోక, ఒక తరాన్ని నుంచి ఇంకో తరం, ఆ తరం నుంచి ఇంకో తరం అలా వస్తూ ఉంటాం. ఈ అలవాట్లు ఎలా ఉంటాయో చెప్పుంటారా, పూర్వం ఒక ఆయన సత్యనారాయణ వ్రతం చేసి అలవాటు కలవాడు. ఆ సత్యనారాయణ వ్రతం చేసే రోజుని బుట్టలో పిల్లిని వేసి సత్యనారాయణ వ్రతము చేయాలి అని మొదలు పెట్టాడు. ఇప్పుడు నాలాంటి పుట్టుకంటే ఒకటి అడిగాడు, ఎందుకంటే ఈ బుట్టలో పిల్లి వేయడం ఎందుకు సత్యనారాయణ వ్రతానికి, దానికి దీనికి సంబంధం లేదు అంటే అంటాడు, ఇది మా వంశాచారం అంటాడు. వంశాచారం అంటే ఇంకా దానిపైన ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కోపం కూడా వస్తుంది. అదిగో మా వంశాచారాన్ని ప్రశ్నిస్తున్నాడు, వీటిని విడిపమని కూడా అన్న అంటాడు కూడా. సో బుట్టలో పిల్లి వేసి వ్రతం ఉండేదా ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమిటంటే అలా మాట్లాడతారు, మా నాన్నగారు అలా చేశారు వ్రతాన్ని, మా తాతగారు అలాగే చేసేవారు, మా ముత్తాతగారు అలాగే చేసేవారు, ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా మాకు చెప్తారా ఏమి అని అంటాడు తప్ప, అసలు బుట్టలో పిల్లి వేయడానికి సత్యనారాయణ వ్రతానికి సంబంధం ఏమీ అని విచారమే చేయడు. అలాగే ఉంటారు. సో తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే, మా తాతగారు తెలుగులో సామెత ఒకటి ఉంటాయి, మా తాతలు నేతలు త్రాగినారు అంటూ ఏదో సామెత ఒకటి ఉంది అని అలాంటి ఒక బోరటు సామెత ఒకటి కలదు. కాబట్టి ప్రతిదానికి మా తాత మా ముత్తాత అంటూ ఉండకూడదు. తాత ముత్తాతలు వాళ్ళకి తెలియ, వాళ్ళకి అసలు ఈ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ వాళ్ళకి ఏమైనా తెలుసునా? తెలియదు కదా. పాపం వాళ్ళు రకంగా జీవించేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. పరిశీలించి ఇది మనం తప్పక నేర్చుకోదగ్గది అని నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అని మీరు ఆ రకంగా ఆచరణలో పెట్టినట్లయితే మీ తెలివితేటలు సున్నా అని తెలిసిపోవటం లేదు. అలా ఉండకూడదు. పెద్దలు చేశారు అని కాదు, కరెక్ట్. పెద్దలు చేసినా పిన్నలు చేసినా అది యుక్తియుక్తముగా ఉండాలి, యుక్తికి అనుకూలంగా. మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుందండి ఈ పాఠం. మీరు కండిషన్డ్ మైండ్ పెట్టుకుని వింటే నా పాఠం మీకు నచ్చదు కూడా. పైగా నన్ను, నా మీద కోపం వస్తుంది. మీరు నా మీద నన్ను కొట్టకుండా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తే నేను కృతార్థుడినే అని నేను అనుకోవాల్సి వస్తుంది. ఓపెన్ మైండ్తో వినాలి. ఇదేం వేదాంతం, ఇదేమైనా కథ చెప్పంటారా పోనీ? మీకు ఏదైనా పురాణ కథ చెప్పమంటారా? ఒక గ్రామంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేను. తర్వాత ఏమిటి, ఆమె ఆయనకు, మీరు ఊహించేయచ్చు వెంటనే, ఆయనకు సోమిదేవమ్మ అనే భార్య ఉండెను. మీరు ఊహించలేదు, నేనే చెప్పాను. ఆ తర్వాత మీరు ఊహించండి, తర్వాత ఊహించండి. ఏమిటో తెలుసిన తర్వాత వాళ్ళకి సంతానము లేకుండెను. అదే కదా తర్వాత భారతదేశం 1.3 బిలియన్ ఇలాగే అయింది. సంతానం, పుత్ర సంతానము లేకపోవడం అనేది ఒక పెద్ద దోషము, మహాప్రమా, మహా డేంజర్ అని అనుకోబట్టే 1.3 బిలియన్ పీపుల్ ఉన్నారు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్లు ఉన్నారు, ఇప్పుడు 130 కోట్లు ఉన్నారు, 4 రెట్లు. అది ఎంత ఇర్రెస్పాన్సిబుల్లో మీరు ఆలోచించుకోండి. ఈ కథలను బట్టే వచ్చింది అదంతా. కాబట్టి ఏమైనా పురాణ కథ చెప్తే, నేను చెప్తే మీరు వింటే దాంట్లో విచారమే, దాంట్లో తెలియదగ్గది ఏముంటుంది, ఏముండదు. అలా కాదు, మీరు విచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 కట్టెలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. ఒక కట్టె ఇటు నుంచి కొట్టుకొచ్చింది, ఇంకో కట్టె అటు నుంచి కొట్టుకొచ్చింది. ఈ 2 కట్టెలు తగులుకున్నాయి. కొంతసేపు కలిసి ఆ నీటి ప్రవాహంలో కలిసి ఆ నీటి వల్ల దగ్గరగా అవుతాయి కట్టెలు. నీరు కొంత వాటిని కలిపి పెడుతున్నాయి, ఆ కలుసుకునే కలిసే ఉంటాయి. అలా కొంతకాలం ప్రయాణం చేస్తాయి కొంత దూరం. తర్వాత ఆ కట్టె అటుపోతుంది, ఈ కట్టె అటుపోతుంది. మానవ జీవితాలు అటువంటివి. సో వీడు ఎక్కడో పుడతాడు, ఎక్కడో ఏదో గ్రామంలో ఎక్కడో పుడతాడు. 25 ఏళ్ళు వస్తాయి. నీకు అమ్మాయిని మేము రెడీ నిశ్చయించినాము అని పెద్దలు చెప్తారు. పూర్వం అలా ఉండేవి పెళ్ళిళ్ళు. వీడికి అసలు, వీడికి దేర్ ఇస్ నో సే ఇన్ ది మ్యాటర్. వీడికి అసలు ఏమీ సంబంధమే ఉండేది కాదు. పెళ్లి చూపులు కూడా ఉండేవి మధ్యలో ఇలాగ అడ్డంగా పెట్టేసి, ఇంకిప్పుడు పెళ్ళి అయింది, మొహం పుస్తెత్ర కట్టు అన్నప్పుడు అది తీసి అప్పుడు చూసి వీడు పుస్తకట్టేవారు. అలాగే ఆ అమ్మాయి ఎక్కడో పుట్టింది, ఎవరింట్లోనో పుట్టింది, ఏదో ఇంకో ఊళ్ళో. ఈ పెద్దలు వీళ్ళలో వీళ్ళు మాట్లాడేసుకుని వాళ్ళ లెక్కలేవో ఆస్తిపాస్తులు లెక్కలు వేసేసుకుని, కొంత ఆస్తిపాస్తుల లెక్కలు, కొంత గ్రహాలు గ్రహాలు, గ్రహం పైకి చూస్తే తెలుస్తుంది కానీ కాగితంలో గ్రహం ఏం తెలుస్తుంది, ఏదో లెక్కలు కాకి లెక్కలన్నీ వేసేసి ఇది అది సరిపెట్టేసి మొత్తానికి పెళ్లి నిశ్చయం చేసి ముహూర్తం పెట్టేసి తెల్లవారుజామున 2:30కి అందరూ నిద్రపోయే టైంలో పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం ఉదయం 10:00 ఉండద్దు, తెల్లవారుజామున 2:30కి పెళ్ళి ఏమిటండి నిద్ర మానుకుని. సో ఈ రకంగా వీడు ఆ అమ్మాయిని పెళ్ళాడతాడు. పెళ్ళాడి ఇగో ఈమె నా భార్య అంటాడు. ఈమె నా భార్య అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆమె నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, నా బట్టలు ఉతికి రెడీ చేసి పెట్టాలి, నాకు వంట చేసి సిద్ధంగా ఉండాలి, నాకు సంతానాన్ని కని నాకు ఇవ్వాలి, ఆ కన్న సంతానాన్ని కూడా చక్కగా సాకుతో వాళ్ళే సాకుతో ఉండాలి, అప్పుడప్పుడు మాత్రం నేను ముద్దు పెట్టుకుంటాను, మిగతా సాకి పనంతా భార్య చేయాల్సి ఉంటుంది. అది భార్య అంటే వీడి అభిప్రాయంలో భార్య అంటే ఇగో ఇది. భార్య అన్నాడు అంటే ఆ మాట వెనుక ఎంత ఎజెండా ఉందో చూడండి. ఉందండి ఎజెండా. ఇప్పుడు ఇది నా ఆఫీసు, ఇతగాడు నా ఆఫీసులో క్లర్క్ అన్నారనుకోండి, ఆ మాట ఆ ఇంట్రడక్షన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా లెక్కలు వేసుకుంటూ ఒక టేబుల్ దగ్గర పడి ఉంటాడని అర్థమైందా లేదా? అలాగే ఇది మా ఇల్లు, ఈమె నా భార్య, సంథింగ్ లైక్ దాట్. ఇతర వ్యక్తిని డామినేట్ చేసేసి పొజెస్ చేసి అంటే ఆస్తిని కలిగి ఉన్నట్లుగా, విలువైన వస్తువులను కలిగి ఉన్నట్లుగా స్త్రీని కూడా ఒక వస్తువుగా భావన చేసి, ఇటువంటివి ప్రపంచంలోని కొన్ని కల్చర్స్లో చాలా విపరీతంగా కూడా ఉంటాయి. హిందూ కల్చర్లో కొంత మోడరేట్గా ఉంటుంది, మరీ అంత విడ్డూరంగా కాదు. మొత్తానికి డామినేట్ చేసి పొజెస్ చేసి ఒక ఆస్తిపాస్తులలో లెక్క కింద పెట్టుకునే స్థితి తీసుకొచ్చారా లేదా? ఒక నిండు వ్యక్తిని, ఆత్మస్వరూపురాలైన ఒక వ్యక్తిని ఆ స్థితికి తీసుకొచ్చేసి ఈమె నా భార్య అంటూ డామినేట్ చేయటం, దాంట్లో వివేకము ఏమీ గలదు. కాతే కాంత అనే ప్రశ్న. ఈ సంసారం చాలా విడ్డూరమైనది. సంసారోయ మతీవ విచిత్ర అంటే మహాత్ములకి ఆ దృష్టి ఉండదు. అలాగా అంటే ఒక వ్యక్తిని పట్టుకుని ఈమె నా భార్య అనాలంటే ఆ వ్యక్తిని, స్త్రీని ఆ విధంగా డామినేట్ చేయాలంటే అది మహాత్ముల మనస్సుకి అది అంగీకారం కాదు. అందుగురించి మహాత్ములు అలా ఒంటరిగా ఉండిపోతారు. ఆ దృష్టితో ఆయన చెప్తున్నారు. కాబట్టి భార్యగా ప్రేమించడం వరకు బాగున్నది, భార్య అని చెప్పి డామినేట్ చేయడం మటుకు సరికాదు. ప్రేమ వరకు పర్వాలేదు. తర్వాత ప్రేమ వేరు ఆసక్తి వేరు అని నేను మీకు చెప్పాను. ఎక్కడైతే డామినేట్ చేస్తాడో అక్కడ ఆసక్తి ఉంటుంది, ఎక్కడైతే ప్రేమిస్తాడో అక్కడ డామినేట్ చేయటం ఉండదు. సో తర్వాత చూడండి, నేను ఒక వాక్యం చెప్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈమె నా భార్య, ఈమె నా భార్య అని ఆ విధంగా ఒక టైటిల్ పెట్టేసి ఆ టైటిల్ని బట్టి వచ్చేటువంటి ఎజెండా అంతా ఆ వ్యక్తి నెత్తి మీద రుద్దడము సరికాదు. ఈమె నా భార్య అని అనక్కర్లేదు. భార్య ఎడల ఎటువంటి ప్రేమను చూపించాలో అది చూపిస్తే సరిపడదు. ఊరికే నా భార్య నా భార్య, నా మై మిస్సెస్ అని అనక్కర్లేదు. మిస్సెస్ అని అనకుండానే ఆమె ఎడల ఎటువంటి ప్రేమను చూపించాలో అది చూపించాలి. ప్రేమను చూపించాలి తప్ప ఓ టైటిల్ పెట్టేసి ముఖం మీద ఏదో ఒక ముద్ర వేసేసినట్టుగా ఓ ముద్ర వేసేసి ఆ వ్యక్తిని మనము ఆ విధంగా డామినేట్ చేయటం సరికాదు. ఇది భర్త విషయంలో కూడా వర్తిస్తుంది. హీఈస్ మై హస్బెండ్ అని అంటే ఇంకా వీడు నేను చెప్పినట్టుగా నా వెంట వస్తూ నేను సూట్ కేసు సర్దడం వరకే నా బాధ్యత, దాన్ని మోసి పూచి వాడితే. సో ఈ విధంగా నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఓ భర్త అని అలా అన్నప్పుడల్లా నాకు ఎదుర్కొంటా ప్రత్యక్షమవుతో నాకు కావలసిన పని చాకరీ అంతా చేస్తూ ఉండాలి అని ఆ విధంగా స్త్రీ కూడా పురుషుని ఎడల అటువంటి దృష్టిని కలిగి ఉండడం కూడా సరికాదు. కాబట్టి భార్యాభర్త అని పేర్లు పెట్టేసి ముద్రలు వేసేసి ఆ కల్చర్లో ఆ రిలీజియన్లో ఆ సోషల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో వచ్చేటువంటి ఏ డామినేషన్ అండ్ అదర్ ఎజెండా ఏదైతే ఉంటుందో ఆ ఎజెండాను ఆ వ్యక్తి నెత్తిన రుద్దుతో కలిసి కాపురం చేస్తూ ఉండడము అది ఏమి తెలివితేటలు అనిపించుకుంటుంది. దాంట్లో ఆసక్తియే తప్ప మరొకటి ఉంటుంది. పెద్ద వయస్సు వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లల మీద డిపెండ్ అవుదామని అనుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళు పరస్పరము డిపెండ్ అవుతూ ఉంటారు. ఈ లోపల వాళ్ళలో ఒకడు అంతర్ధానం అవుతారు, భార్యయో భర్తయో కాలం చేస్తారు. ఆ మిగిలిన వాడు నేను ముందు కాలం చేస్తుంటే బాగుండును అనుకుంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతాడు. ఏమిటిదంతా అని ఆయన ఈ సంసారం చాలా విడ్డూరంగా ఉన్నది అని కొట్టిపారేస్తున్నారు. ఇది వైరాగ్య ప్రధానమైన గ్రంథము కదా. ఇంకా పుత్ర చూడండి, పెద్దలు అంటారు నేను ఒక ప్రపోజిషన్ పెడతాను, అంటే ఒక పాయింట్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాను, మీరు ఓపెన్ మైండ్ తోటి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఏమిటి ఇలా చెప్తున్నాడు ఈయన అనుకోకూడదు. అందరూ చెప్పినట్టుగా నేను చెప్పను, నా లక్షణం వేరు. ఓకే, మీకు అందరూ చెప్పినట్టు చెప్పమంటే చెప్తా. ఇందాక మొదలుపెట్టే కథ ఏది, సోమశర్మ వృత్తాంతం చెప్పంటారా? సోమశర్మ వృత్తాంతం కాబట్టి చూడండి, తల్లిదండ్రులు పిల్లలని ప్రేమిస్తారా ప్రశ్న వేస్తున్నాను నేను. అంటే అవును అని చెప్పకూడదు మీరు, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలని ప్రేమిస్తారా లేదా అన్నది ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు నేను కన్నాను, పెంచి పెద్ద చేస్తాను, వీడిని ఇంజనీర్ని చేస్తాను అని తండ్రి అంటాడు. అంటే వాడు తండ్రిని కొడుకును ప్రేమిస్తున్నట్ట, లేకపోతే ఆ కొడుకు ద్వారా తన కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్ట. చూడండి, ఇండియాలో పిల్లలందరూ కూడా వీళ్ళు బ్లూ ప్రింట్ ఉంటుంది. మొదటి సంతానము కొడుకే కలగాలి, కూతురు కలిగితే వాడికి ప్రేమ తక్కువ ఉంటుంది కదా, ప్రేమ తగ్గింది కదా. దాన్ని ప్రేమ అంటారా ఆసక్తి అంటారా? ఆసక్తి అంటారా? సో ఎంత దురదృష్టమో చూడండి. ఒక ఆయన అన్నాడు, ఇద్దరు పిల్లల కంది, ముగ్గురు పిల్లల కంది ఇంతదాకా కొడుకునే కనలేదు అన్నాడు. నేను అన్నా నువ్వు వెళ్ళి చెల్లు చూపమని చెప్పాను, ఎందుకంటే సంతానం యొక్క జెండర్ని నిర్ణయించేది పురుషుడు కానీ స్త్రీ కాదు. వాడికి సైన్స్ ఏం తెలియదు, నువ్వు వెళ్ళి చెర్లో దూకు వెళ్ళి, ఎందుకంటే ఆ తప్పు ఒకవేళ తప్పే అయితే ఆ తప్పు నీది తప్ప, ఆ దోషం నీది కానీ ఆమెది కాదు. ఇలా ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని ప్రేమిస్తున్నట్ట, లేకపోతే ఆ పిల్లల ద్వారా ఇంకా దేన్నో ప్రేమిస్తున్నట్ట. అర్థమైందా మీకు? పిల్లల్ని ప్రేమించడం ఎరుగరు. మీకు ఒక సహస్రం చెప్పంటారా, ఈ నా కొడుకు ఈ విధంగా అవ్వాలి అనే ఒత్తిడి మీరు ఆ పిల్లవాడిపై చేసినట్లయితే మీరు పిల్లవాడిని ప్రేమించుటలేదు, మీరు ఆసక్తిని మాత్రమే కలిగి ఉన్నారు. మీ ఎజెండా ఒకటి ఉంటుంది, మీకు ఒక ఎజెండా ఉంటుంది, ఆ ఎజెండాని వాడిని ఎత్తి మీద రుద్దుతున్నారు మీరు. అవునండి. తర్వాత మీరు ఆలోచించండి, నేను చెప్పిన అమ్మాయినే నా కొడుకు వివాహం చేసుకోవాలి అని మీరు అన్నట్లయితే మీరు కొడుకును ప్రేమిస్తున్నారా, లేకపోతే మీ మనస్సులో ఉన్నటువంటి కులము మతము వర్గము ఇటువంటి ఆ ప్రాతిపదికని ప్రేమిస్తున్నట్ట. కాబట్టి యథార్థం చెప్పాలంటే మీరు పెరిగి పెద్ద అయిన పిల్లలకు, నేను చిన్నపిల్లల గురించి చెప్పట్లేదు, పెరిగి పెద్ద అయిన పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి వాడు ఏ కోర్సు చదువుకోవాలని నిశ్చయించుకునే ఫ్రీడమ్ వాడికి మీరే ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ ఇచ్చి సపోర్ట్ చేయాలి. అంతేగాని కొడుకేమో ఇంజనీర్ అయిపోవాలి, కూతురు డాక్టర్ అయిపోవాలి అని ఈ విధంగా ఎజెండా మీరు పెట్టారంటే మీరు మీకు పిల్లల్ని ప్రేమించడం చేత కాదు అని అర్థం. తర్వాత పిల్లవాడు కానీ పిల్ల కానీ తమకు నచ్చిన అబ్బాయిని లేక అమ్మాయిని వివాహం చేసుకుంటాము అని అన్నప్పుడు, మనం పెద్ద మనస్సుతో ఆశీర్వదించినప్పుడు మాత్రమే మీరు పిల్లల్ని ప్రేమించేటట్లు. వాళ్ళ వివాహం మేము చెప్పిన విధంగా చేసుకోవాలి అంటే అది మీరు పిల్లల్ని ప్రేమించినట్టు కాదు, మీ కులాన్ని మీరు ప్రేమించినట్టు, మీ వర్గాన్ని మీరు ప్రేమించినట్టు కదా. ఒక ఆయన అన్నారు, ఏమంటే మా కుర్రాడు చెడిపోయాడండి అన్నాడు. ఏమైందని? ఏం చెడిపోయాడు ఏమిటంటే, ఏదో ఇంకో కులం అమ్మాయిని పెళ్ళాడుతాము అని చెడిపోయాడు. మీ దగ్గరికి పంపిస్తాను, మీరు ఒకసారి నచ్చ చెప్పండి అన్నాడు ఆయన నాతో. నేను అన్నాను, మీ కుర్రాడిని మీ దగ్గర నా దగ్గరికి మీరు పంపించక్కర్లేదు, మీరు కూర్చోండి ఇక్కడ, మీకు నచ్చ చెప్పాల్సింది గలదు. అది కాదయ్యా, నా సలహా నాకు కాదు నీ సలహా, మా కుర్రాడికి నువ్వు సలహా చెప్తే వింటాడేమో అని నేను వచ్చాను నీ దగ్గరికంటే. మీ కుర్రాడికి నేను చెప్పే సలహా ఏమీ లేదు, మీకు మాత్రం నేను చెప్పే సలహా చాలా ఉన్నది, మీరు వింటానంటే చెప్తాను, కూర్చోండి అని నేను చెప్పాను. ఇది ఎక్కడ కర్మండి? మా కుర్రాడి మనస్సు మారుస్తావేమో నువ్వని నేను వస్తే, మీ కుర్రాడి మనస్సు మార్చనక్కర్లేదు. మీ మనస్సును మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, నేను ఆ ప్రయత్నం చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పాను. ఆయన దండం పెట్టి, ఇలాంటి స్వామిని ఎక్కడ చూడలేదా బాబు. ఆ కుర్రాడు చక్కగా అందమైన అమ్మాయిని, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళాడుతున్నాడు. మీదేమిటండి సమస్య? మీరు వెళ్ళి అక్షత్రం వేయండి అని చెప్పాను. ప్రేమించడం మనం ఎరగం, మన కోరికలను తీర్చుకోవడం పిల్లల ద్వారా అదే ఎరుగుతుంది తప్ప మనం ప్రేమించడం ఎరగం. వయస్సు వచ్చిన పిల్లవాడు పుత్రం మిత్రవద్ ఆచరేత్, వర్షేతు షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవద్ ఆచరేత్. 16 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లవాడిని, పుత్రుడిని మిత్రుడు వలె మీరు వ్యవహరించవలేము. మరి 16 అనే మహర్షులు చెప్పారు, 16 ఏళ్ళు లిమిట్ పెట్టారు. ఏ కారణం చేతనైనా మీకు 16 మరీ తక్కువ అనిపిస్తుంది, పద్దెనిమిది చేసుకోండి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించవలసిన నాయకుడిని ఎన్నుకునే వయస్సు వాడికి వచ్చినప్పుడు వాడి పెళ్ళి వాడు చేసుకోలేడు. ఈ కంట్రీకి ప్రెసిడెంట్ ఎవడు ఉండాలో వాడే, వాడు ఓటు వేస్తాడు వెళ్ళి. కానీ వాడికి భార్య ఎవరు ఉండాలో మనం చెప్పాలా? 18 లిమిట్ లేదండి, 18 ఎర్లీ 21 లిమిట్ కాదండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవి కొంత డిలేస్ అవుతున్నాయి, 21 కూడా కొంచెం తక్కువ, 25 లిమిట్. ఇంకా 25 వచ్చిన తర్వాత వాడు కొడుకు కాదు, మిత్రుడు. మీరు ఆ వివేకమును, అటువంటి ఔదార్యమును మీరు ఎప్పుడు కలిగి ఉంటారో అప్పుడే మీరు పిల్లల్ని ప్రేమించినట్లు అగును. మీకు ఒక మహాకవి యొక్క కవితను నా మాటల్లో చెప్తా. ఆయన పేరు ఖలీల్ గిబ్రాన్. ఖలీల్ గిబ్రాన్ అంటే ఒక సూఫీ పోయట్. అతను ఈ సిరియాయో లేకపోతే లెబనానో ఏదో దేశానికి చెందిన పోయట్, వేదాంతి, వేదాంతం బాగా చదువుకున్నాడు. ఆయన ఆ పోయంలో ఏమంటాడంటే, అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ అవర్ చిల్డ్రన్, దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్. చూడండి ఆ మాట అంత, వాళ్ళు దేవుని సంతానము కానీ మన సంతానము కాదు. వీ డిడ్ నాట్ బ్రింగ్ దెమ్ ఇన్ టు దిస్ వరల్డ్, దే కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ అస్. తెలిసిందండి, మనం వాళ్ళని ఈ ప్రపంచంలోకి తీసుకురాలేదు, వాళ్ళు ఈ ప్రపంచంలోకి మన ద్వారా వచ్చారు. యు డోంట్ గివ్ యువర్ థాట్స్ టు యువర్ చిల్డ్రన్, యు గివ్ యువర్ లవ్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి మీరు మీ ఆలోచనలని, మీ సంస్కారాలని, మీ వాసనలని, మీ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, మీ ద్వేషాలని మీరు ఇవ్వకండి, మీ ప్రేమను మీరు వారికి ఇవ్వండి అని ఈ విధంగా చాలా గంభీరమైనటువంటి ఒక పోయం ఆయన ఖలీల్ గిబ్రాన్ గారు వ్రాసినారు. మీరు ఏదైనా గూగుల్కో ఎక్కడికో వెళ్ళి ఆ పోయం చదివితే మీకు తెలుస్తుంది. ఇంకా ఉందా పోయం? ఇంకో మాట అన్నాడు ఆయన, యూ లుక్ ఇన్ టు ది ప్యాస్ట్ వెరాజ్ యువర్ చిల్డ్రన్ లుక్ ఇన్ టు ది ఫ్యూచర్ అని అన్నాడు. మనం ఎప్పుడూ గతాన్ని చూస్తూ ఉంటాం, అంతే కదా, మన కులం మతం వర్గం అంటే గతాన్ని చూస్తున్నట్టే కదా లెక్క. పిల్లలు భవిష్యత్తును చూస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి వీళ్ళు నా సంతానము అని ఒక ముద్ర వేసి వాళ్ళని డామినేట్ చేయటము ప్రేమ అనిపించుకోదు, అది ఆసక్తియే అవుతుంది. ఆసక్తి ఉన్నంత వరకు ప్రేమ ఉండదు, కాబట్టి ఆసక్తిని తగ్గించుకుని మనం ప్రేమించటం అభ్యాసం నేర్చుకోవాలి. నాకు ఒక వారం రోజుల క్రితం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని ఎఫెక్ట్ ఇంకా పూర్తిగా పోలేదు. దాంతో మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇక అక్కడికి పిల్లల విషయం అయినది, ఇంకా నీ దగ్గరికి వస్తే అంటే ఉప విద్యార్థి, నీవు నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా కులం వర్గం మతం ప్రాంతం గోత్రం అంటూ ఇవన్నీ నువ్వు చెప్తున్నావు నీ గురించి, ఇవన్నీ నీకు ఫస్ట్ హ్యాండ్గా తెలిసినవా లేకపోతే ఎవరైనా చెప్తే నువ్వు విని చిలకలాగా పలుకుతున్నావా? మీరు ఆలోచించండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీ గురించి మీరు ఒక్క మాట ఫస్ట్ హ్యాండ్ మాట ఒకటి చెప్పగలరా? ఫస్ట్ హ్యాండ్ చెప్పాలి, సెకండ్ హ్యాండ్ చెప్పడానికి వెళ్ళారు. నా పేరు సుబ్బారావు అంటే అది ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్. మేము రెడ్డి కులంలో పుట్టాము అంటే ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్. ఫస్ట్ మేము పంజాబీలము అంటే సెకండ్ హ్యాండ్. మీరు సెకండ్ హ్యాండ్ చెప్పకూడదు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీ గురించి మీరు ఫస్ట్ హ్యాండ్ ఒక్క మాట కూడా మీరు చెప్పలేరు, అదంతా సెకండ్ హ్యాండ్. నేను కంపెనీలో ఉద్యోగిని అంటే అది సెకండ్ హ్యాండా ఫస్ట్ హ్యాండా? సెకండ్ హ్యాండ్. వాడు సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సెకండ్ హ్యాండ్. ఫస్ట్ హ్యాండ్ మీ గురించి మీరు చెప్పగలిగింది ఏదీ లేదు. కాబట్టి నేను ఇది, నేను అది, నేను అది, నేను ఇది అంటూ మీరు గొప్పలు చెప్పుకోవడం మానేసి నేను ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. కశ్యత్వం కహ కుత ఆయాత. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నిద్రలో మీరు లేరు, అంటే మీరు మీ గురించి నేను ఫలానా వ్యక్తిని అని ఏదైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తి నిద్రలో ఉన్నాడా? లేడు. ఆ వ్యక్తి నిద్రలో లేడు. నిద్ర లేచాక మనస్సు ప్రకటమైనాక ఆ వ్యక్తి పుట్టాడు. మీరు ఒక వ్యక్తిగా, ఒక పర్సన్గా మీరు ఇవాళ ఉదయం నిద్ర లేచినప్పుడు పుట్టారు. పుట్టడానికి ముందు మీరు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకోవాలక్కర్లేదా? నేను ఎవరు, రమణ మహర్షి అనేవారు, నేను ఎవరు అది తెలుసుకో, తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పేవారు. తర్వాత నేను ఫలానా వంశము ఫలానా కులము ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్. మన అందరము వాస్తవంలో ఒకే కులానికి చెందున్నాము, అదే దైవ కులము. అందరూ ఆ పరమాత్మ యొక్క సంతానమే. కాబట్టి ఆ విధంగా తెలుసుకోవడం మానేసి ఇంకేవేవో పేర్లు పెట్టుకుని నీవు ఉండుట సరికాదు. కశ్యత్వం, నీవు ఎవరికి చెందినవాడవు తెలుసుకో. నేను పరమాత్మకు చెందినవాడను, ఆ పరమాత్మ అనగానేమి, ఎక్కడ ఉంటాడు, అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిచారము చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండగా నేను ఇది అది అంటూ గొప్పలు చెప్పుకోవడము తగదు. నీవు ఎక్కడ నుండి వచ్చేటివి? కుత ఆయాత, అంటే ఇవాళ ఉదయం నిద్ర లేవడానికి ముందు నువ్వు లేవు, నిద్ర లేస్తూనే వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? దీన్ని ఏమంటారంటే, ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక పెర్సన్ మన ముందు ప్రత్యక్షం అవుతాడు, ఒక పెర్సన్ వ్యక్తి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వ్యక్తము నుండి వచ్చాడు. వ్యక్తము అంటే తెలివి. తెలివి వచ్చిన తర్వాత అన్ని తెలుస్తూ ఉంటాయి. ఆ వ్యక్తము నుండి వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తము నుండి వచ్చింది. నిద్ర యందు ఉన్నది అవ్యక్తము కదా, కాబట్టి అవ్యక్తము నుండి వ్యక్తము ప్రకటమై ఆ వ్యక్తమునకు కొన్ని వాసనలను సంస్కారములను జోడించినప్పుడు వ్యక్తి బయటపడినాడు. కాబట్టి వ్యక్తి యొక్క మూలము వ్యక్తము, వ్యక్తము యొక్క మూలము అవ్యక్తము. అది తెలుసుకోవాలి నువ్వు. అవ్యక్తమేమిటి, అవ్యక్తమేమిటి అది తెలుసుకోవాలి. అంతేగాని నేను ఫలానా వ్యక్తిని అని నిశ్చయించుకుని కూర్చుండుట తగదు. హే భ్రాత, అంటే ఓ తమ్ముడు, భ్రాత అని ఉంది కదా, ఓ సోదర, తదిదం చింతయ తత్వం. ఎదిదం తత్వం తత్ చింతయ, నీవు త్వం నీవు ఈ తత్వం ఏమి గలదో దానిపై విచారమును చేయుము. ఆభరణాలు కొనుక్కోవడం పెట్టుకోవడమే కదయ్యా, ఈ ఆభరణముల యొక్క తత్వం ఏమిటి? బంగారము. అది ఏమిటిది బంగారం? ఏమిటి అసలు బంగారం అంటే ఏమిటి? అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే ఓ పేరు పెట్టుకుని దాని చుట్టూ ఇన్ని టైటిల్స్ పెట్టేసుకుని, నేను సుబ్బారావు, సుబ్బన్న, రెడ్డి కులం, లేకపోతే కమ్మ కులం, పంజాబీ, మద్రాసి అని ఈ విధంగా ఇన్ని టైటిల్స్ పెట్టేసుకుని, ఇవో ఈ అమ్మాయికి నేను భర్తని, ఈ పిల్లలకు నేను తండ్రిని అంటూ ఇటువంటి టైటిల్స్ అన్నీ పెట్టుకుని, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, అమ్మాయిని పెళ్ళి అడిగాడు, ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏదో విడిపోయారు, తలుపులు దగ్గరికి రావడం విడిపోవడం ఆ రకంగా ఈ మధ్యన ఈ కాలంలో ఈ డివోర్స్లు అవి అధికంగా ఉంటున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి, ఇండియాలో కూడా ప్రవేశించాయి. సరే కానివ్వండి, సోషల్ మూమెంటు, నాకు ఇప్పుడు ఏమీ వ్యతిరేకమేం కాదు నేను, కాబట్టి విడిపోయాడు. విడిపోయిన తర్వాత ఏమంటాడు? వైఫ్ అంట, భార్య అంటాడా అన్నాడు. ఆమెను చూసి ఆమెకి నేను భర్తను అంటాడా అన్నాడు. అంటే ఏమిటి, ఒక పరిస్థితిని బట్టి భర్త భార్య ఈ పేర్లు వచ్చాయి. మెడలో ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటారు, ఇప్పుడు కార్డు ఒకటి మెడలో వేసుకుంటారు, దాని మీద ఏదో రాసి ఉంటుంది, నేను వీడు ఫలానా అని రాసి ఉంటుంది. అది ఎప్పుడది? ఆ లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ఆఫీస్కో లేకపోతే ఆ కంపెనీకో ఆ ఫ్యాక్టరీకో వెళ్ళినప్పుడు అది అవుతారు. అంతే తప్ప, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, భార్యతోటి కలిసి సినిమాకి వెళ్ళాడు, అక్కడ కూడా డాక్టరే కాదు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్. మరి అక్కడ ఏమిటి, వాట్ ఈజ్ హీ? ఇక్కడ డాక్టరు, ఇక్కడ భర్త, ఆవిడ ఎదుర్కొన్న భర్త, తండ్రి ఎదుర్కొన్న నిలబడినప్పుడు కొడుకు, కొడుకు ముందు నిలబడినప్పుడు తండ్రి. ఆయా సందర్భాలలో ఆయా పేర్లు వచ్చాయి. అసలేమిటి, అసలేమిటి? కొడుకు ముందు నిలబడినప్పుడు తండ్రి అయ్యాడండి, అమ్మగారి పక్కన నిలబడినప్పుడు భర్త అయ్యాడండి, తండ్రి గారి పక్కన నిలబడినప్పుడు కొడుకు అయ్యాడండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఉద్యోగం అయ్యాడండి. వీడు అసలు ఏమిటి? ఇవేవి అసలు కాదుగా, ఇవన్నీ సిసలు. ఆయా సందర్భాల్లో వచ్చాయి. అసలు ఏమిటి వాడికి తెలీదు, తెలుసుకోవాలి. తత్వం చింతయ యదిహ భ్రాత అందాము. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కశ్చత్వం కః కుత ఆయాతః తత్వం చింతయ యదిహ భ్రాతః సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సంగము మంచిది కాదు అన్నాము. సంగము అంటే ఆసక్తి. ఇది ఈ టాపిక్ నేను చాలా చెప్పాను గత 4-5 రోజుల్లో. సంసారమునందలి వస్తువులపై, పదార్థములపై ఆసక్తి ఉండరాదు. కారు వాడుకోవాలి కానీ కారుని ప్రేమించరాదు. ఓకే, అలాగే ఇతర వస్తువులు కూడా. సో నేను ఒకసారి ఒక చోటకి సత్సంగానికి వెళ్ళాను. సత్సంగం చెప్తున్నాను, అందరూ కూర్చున్నారు. ఏమిటో ఆ యజమానుడి ముఖంలో ఎక్కడ కళ లేదు. ఆముదం తాగిన వాడి వలె ముఖం కొంచెం నిరుత్సాహంగా ఉన్నది. సరే, సత్సంగం 1 గంట సత్సంగం అయిన తర్వాత 1 అవర్ 15 మినిట్స్ టీ బ్రేక్, మళ్ళీ 1 గంట కార్యక్రమం అలా ఉండేది. అప్పుడు ఆ మధ్యలో నేను అడిగాను, ఏదో ఇబ్బంది పడుతున్నావు ఏమిటని అడిగాను. ఆ కార్పెట్ 80,000 రూపాయలు పెట్టి కొన్నాను అని చెప్పాడు. ఎక్కడ కొన్నావు ఏమిటన్నా? ఇరాన్ వెళ్ళాను నేను, టెహరాన్ వెళ్ళాను ఆఫీస్ పని మీద. అప్పుడు 80,000 రూపాయలు ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళేమో షిప్పింగ్ వాళ్ళే చేస్తామన్నారు. ఇంటికి వచ్చింది, వీళ్ళందరూ ఆ కార్పెట్ పనిచేసి దాని మీద తొక్కేస్తూ కూర్చుంటున్నారు. నేనన్నా అయితే ఆయన ఎవరు గుళ్ళు లేరు తీసేయబట్ట లేనన్నాను. అసలు నిన్ను 80,000 ఇచ్చి కార్పెట్ వాడు కొనుక్కున్నాడా? చక్కగా 20 రూపాయలు ఇస్తే తుంగచాప కొనుక్కుంటే పని అయిపోయి దానికి. తర్వాత అటువంటి ఆసక్తి ఉండకూడదు. ఈ కార్పెట్ మొత్తం పాటు వచ్చేదా పెట్టేదా బట్టలు కుట్టుకోవాలి. వాళ్ళందరూ పాపం కూర్చుని ఉన్నారు, డిస్టర్బ్ చేయకు. నువ్వు కూడా మనసులో బెంగ పెట్టుకోకు, వచ్చి క్లాసు విను, దీనికోసం క్లాసు మానేసేవే అని నేను కోకలేశాను. సంసారులు ఇలా ఉంటారు. సంగము ఆసక్తి, పదార్థములపై ఆసక్తి. తర్వాత వ్యక్తులపై ఆసక్తి. వ్యక్తుల్ని ప్రేమించమంటే ప్రేమించడం మానేసి ఆసక్తి పెట్టుకుంటాడు. మనవాడిని ప్రేమించరా అంటే ప్రేమించడం మానేసి నా చెప్పిన వాడు వింటలేదని బాధపడతాడు. నీ చెప్పిన వాడు ఎందుకు వినాలి వాడు? వాడి తల్లి తండ్రి చెప్పిన వాడు వింటేనే గొప్ప. కాబట్టి ఆసక్తి ఉండకూడదు. మరి ఆసక్తి అలా ఉంది కదా, మరి ఇది ఎలా పోతుంది అంటే దీనికి ఓ ఉపాయం చెప్పారు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. అలాగే ఈ ఆసక్తి పోవాలి అంటే దీనికి ఇంకొక రకమైన ఆసక్తిని మీరు పెంచుకోవాలి. ఏమిటి ఆసక్తి? భగవద్గీత క్లాస్ అంటే చెవి కోసుకోవడం. క్లాసు మానేయడానికి వీర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసు మానేయడానికి వీర్లేదు. ఒక ఆయన క్లాసు మానేశాడు ఒకరోజు. ఏదో టాపిక్ వచ్చినప్పుడు ఎందుకు మానేశాడని అడిగాను. గెస్ట్ వచ్చాడు. గెస్ట్ వస్తే గెస్ట్ని క్లాసుకు తీసుకురావాలి, కానీ నువ్వు మానేయడం ఏంటి? గెస్ట్ వస్తే భోజనం మానేస్తావా? గెస్ట్కి భోజనం పెడతావు, నువ్వు తిని గెస్ట్ కూడా పెడతావు. అలాగే క్లాసుకి గెస్ట్ని కూడా తీసుకురావాలి. అంటే వాడు వస్తాడో రాడో, వస్తా రాకపోతే వెయిట్ చేయమని చెప్పాలి. లేకపోతే ఇప్పుడు నేను ఖాళీగా లేనని చెప్పాలి. క్లాసు మానేస్తావా వెర్రివాడా? కాబట్టి భగవద్గీత క్లాసుని మానేది లేదు, సత్సంగాన్ని మానేది లేదు. ఉదయమే నిద్ర లేచి అంటే ఆరోగ్యము, ఇతర పరిస్థితులు సమకూరినప్పుడు మాట నేను చెప్తున్నాను. మరి బండగా ఉండాలని నేను చెప్పట్లేదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఉదయమే నిద్ర లేచి ఉదయించే సూర్యునికి ఆహ్వానం పలికి, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే జగద్బంధువు సూర్యుడు అంటే ఆయన విచ్చేస్తున్నాడు అంటే మనం చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానాన్ని పలికి నమస్కారం చేసి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అది సత్సంగము. సత్ అంటే సూర్య భగవాను. కాబట్టి అటువంటి సంగము, ఈశ్వరునితో సంగము, తర్వాత క్లాసు చెప్పేటువంటి సత్పురుషులతో సంగము, తర్వాత క్లాసుకు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయాలి. క్లబ్కు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు కూడా క్లబ్కు వెళ్తారు. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. కాబట్టి ఈ పేకాట రాయిళ్లతో స్నేహం చేస్తే మీరు కూడా ఓ ముక్క వేయడం ప్రారంభిస్తారు. కాదండి నాకు రాదండి పేకాట అంటే, ఎంతసేపు అయ్యా వస్తుంది, అది పెద్ద ఘనకార్యమే కాదు, వాళ్ళ పక్కన కూర్చుంటే అదే వస్తుంది. సో ఇంగువ మూటగట్టిన వస్త్రానికి ఆ ఇంగువ వాసన వచ్చినట్లుగా, కాబట్టి మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాము అన్నది చూసుకోవాలి. దీనికోసం గృహస్థులే అక్కర్లేదు, సన్యాసులు కూడా విరక్త సన్యాసులు ఉంటారు కొంతమంది. కొంతమంది సన్యాసం పేరుతో పాలిటిక్స్ అవి చేస్తూ ఉంటారు. మనం ఎవరితో సంఘం పెట్టుకోవాలి? అటువంటి విరక్త సన్యాసులు, మహాత్ములైన సన్యాసులు. ఎప్పుడు కూడా స్నేహము విద్వాంసులతో చేయాలి. ఒక విద్యార్థికి నేను సలహా చెప్పాను, నీ ఫ్రెండ్స్ ఎవరు రారు అడిగాను, నీకు ఎన్ని మార్కులు వస్తే సెకండ్ క్లాస్ మార్కులు వచ్చాయి. నీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళందరూ థర్డ్ క్లాస్ మార్కులు వాళ్ళు, మరి నీకు సెకండ్ క్లాస్ మార్కులు రావడంలో విడ్డూరం ఏమున్నది? ఈ పైన ఈ థర్డ్ క్లాస్ మార్కుల వాళ్ళ స్నేహం అలాంటి పెట్టి ఈ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళతో స్నేహం చేయి, చేస్తే వాడికి నెక్స్ట్ సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఎందుకంటే ఈ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ ఆ సబ్జెక్టునే చర్చిస్తూ ఉంటారు, దాని గురించే విచారం డిస్కషన్ చేస్తూ ఉంటారు, ఆ పుస్తకాలు ఆ చదువు ఆ ధోరణిలో ఉంటారు. వాళ్ళతో స్నేహం చేస్తుంటే అలవాట్లు పడతాడు. కాబట్టి మనము సంఘము సత్సంగమే పెట్టుకోవాలి. సోషల్ గ్రూప్స్ ఉంటాయి, నేను తరచుగా చెప్తూ ఉంటాను, సోషల్ గ్రూప్స్ అన్నది అసలు మనకు ఉండరాదు. ఒకే ఒక సోషల్ గ్రూప్ ఉండాలి, అది భగవద్గీత క్లాసు వినేటువంటి గ్రూప్ అంతే, అది తప్ప ఇంకే గ్రూపు ఉండకూడదు. అలాగే పార్టీలో అవి ఉంటాయి, పార్టీలకి మనం వెళ్ళకూడదు. పార్టీకి వెళ్ళి ఏం చేస్తారు? మీరు ఏదైనా మంచి మధురమైన పదార్థం తినాలనుకుంటే ఇంటికి తెప్పించుకుని ఇంట్లో వాళ్ళతో కలిసి తినచ్చు, దీనికోసం పార్టీకి ఎందుకు? నాకు అమెరికాలో వాళ్ళు పార్టీ బస్టర్ అని పేరు పెట్టారు నాకు, ఎందుకంటే నాకు క్లాసుకు వచ్చిన వాళ్ళందరూ పార్టీకి వెళ్ళడం మానేశారు. ఏటు వీళ్ళు పార్టీలకు రావడం మానేశారు, ఎందుకంటే ఆ స్వామి ఒక ఆయన ఉన్నాడు స్వామి టీవీ, ఆయన చెప్పిన సలహా పట్టుకుని వీళ్ళు రావడం మానేశారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒక పార్టీ బస్టర్ ఒకడు వీడు అనమాట అని అన్నారు. కాబట్టి పార్టీలో అవి ఉండకూడదు, అండ్ ఇది ఆల్ వేస్ట్ ఆఫ్ టైం ఎనర్జీ మనీ. వీటన్నిటికంటే అధికముగా ఆ సంఘము మీలో సంసారాసక్తిని మరింత పెంచేదిగా ఉంటుంది తప్ప సంసారాసక్తిని తగ్గించేదిగా ఉండదు. భగవద్గీత చదువుకుని వాళ్ళ దగ్గర సంఘం చేసుకోవాలి. ఒక ఆయన పేకాట ఆడుతూ ఉండేవాడు, మా మిత్రుడే, పేకాట రమ్మేది ఆడుతూ ఉండేవాడు, బొలంత డబ్బు పోగొట్టుకునేవాడు. తర్వాత దుఃఖించేవాడు, అయ్యో నేను అనవసరంగా ఆడి పేకాటలో ధనం పోగొట్టుకున్నాను. అప్పుడు ఆయన భార్య సలహా చెప్పింది, చూడు ఈ పంతులు గారు ఉన్నాడు, ఈయన ఏదో భగవద్గీత ఏదో చెప్తున్నాడని నేను గమనించాను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పింది ఆవిడ. అంటే నాకు తెలియదు అన్నాడు, తెలియకపోయినా కొంప ములిగింది లేదు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని ఆవిడ పోరింది. మొత్తానికి ఆవిడ పోరు పడలేక వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నాకు మంచి స్నేహితుడయ్యాడు, ఇప్పుడు జీవించలేడు, మంచి స్నేహితుడయ్యాడు, పేకాట పూర్తిగా మానేశాడు. తర్వాత ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో కొన్ని తెలుసుకుంటాడు. కాబట్టి స్నేహము మనకంటే ఉన్నతమైన వాళ్ళతో చేయాలి. ఆ విధంగా స్నేహం చేస్తే, సంఘాన్ని పెట్టుకుంటే ఈ సంసారాసక్తి పోతుంది. ఈ రకమైన ఆసక్తి పెట్టడం ద్వారా ఆ ఆసక్తి విరిగిపోతుంది. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. తర్వాత సత్ అంటే పరమాత్మ, సచ్చిదానంద కదా, సత్ పరమాత్మకి సత్ అని పేరు. మీరు ఉపనిషత్తు విన్నారా? సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని అని చాంద్రోగ్యంలో వస్తుంది. సత్ అంటే పరమాత్మకి సత్ అని పేరు. కాబట్టి మన సంఘము సత్తుతో పెట్టుకోవాలి, పరమాత్మతో పెట్టుకోవాలి, సంసారంతో పెట్టుకోకూడదు. అది సత్సంగ శబ్దానికి అర్థాన్ని కూడా గమనించాలి. కాబట్టి సత్పురుషులతోటి సంఘం పెట్టుకుంటే సంసారాసక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు డైటింగ్ చేసి కొంత బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ యోగాభ్యాసం చేసి చాలా శాకాహారము, పవిత్రమైన ఆహారము, మితాహారము తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయాలి. చేస్తే వీడు కూడా ఆ మంచి అలవాట్లను నేర్చుకుని బరువుని వదిలించుకోగలుగుతాడు. వీడు వెళ్ళి ఈ తిండిపోతులు ఉంటారు, గ్లటన్స్, పిజ్జాలు, తర్వాత ఐస్ క్రీములు, కేకులు ఇవన్నీ పడి తినేసేస్తూ ఉండేటువంటి జనం కొంతమంది ఉంటారు. మైసూర్ బజ్జీలు ఇలాంటివి, ఆయిలీ స్టఫ్, వీటన్నిటినీ తిని జనం ఉంటారు. వాళ్ళతో స్నేహం చేసాడు అనుకోండి, మరింత ఆరోగ్యం చెడుతుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. ఏమంటే సంసారం మీద ఆసక్తి తగ్గిపోతే ఏమవుతుంది? నిస్సంగత్వే నిర్మోహత్వం. మీకు సంసారాసక్తి ఎప్పుడైతే తగ్గిందో మోహము పోతుంది. ఈ మోహం గురించి ఫస్ట్ క్లాసులో చాలా చెప్పాను, అయినా మళ్ళీ ఇంకో రెండు మాటలు చెప్తా చూడండి. సుఖము, హ్యాపీనెస్ బాహ్య వస్తువుల యందు గలదు, దాని పేరు మోహము. నా కొడుకు నేను చెప్పిన అమ్మాయినే పెళ్ళాడాలి, మోహము. నా భార్య నేను నా చెప్పు చేతల్లో ఉండాలి, మోహము. నా దగ్గర ఇంత బంగారం ఉండాలి, మోహము. డబ్బుంటే మనకి రక్షణ ఉంటుంది, మోహము. డబ్బుంటే రక్షణ ఉంటుందా, ప్రమాదం ఉంటుందా? అదే మోహము. తర్వాత దేవుడు అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను, మోహము. ఈ విధంగా జనులు ఎలా ఉంటారో చెప్పమంటారా? మోహము యొక్క వలలో చిక్కుకుని ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ మోహాలే. మోహాల మీద మోహాలు, మోహాల మీద మోహాలు. ఒక ఆయన అడిగాడు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు పిల్లి ఎడమ నుంచి, ఒక పిల్లి కాదు కుక్క, విలో కుక్క, ఎడమ నుంచి కుడివైపు రావాలా, కుడి నుంచి ఎడమవైపు రావాలా అని అడిగాడు ఎవరినో పండితుడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం చూసి చెప్పాలన్నమాట. అంటే ఆ పండితుడు చెప్పాడు, ఎడమ నుంచి కుడి వచ్చి రావాలి, కుడి నుంచి ఎడమ వచ్చినా పర్వాలేదు, మీద పడి కలవకుండా ఉంటే చాలు అని చెప్పాడు. ఇటువంటి అంధవిశ్వాసములు ఏవైతే సూపర్ స్టిషన్స్, ఇవన్నీ మోహమే. ఒక ఆయన నన్ను అడిగారు, మంచినీళ్ళు తాగడానికి తూర్పు వైపు తిరిగి తాగమంటారా, దక్షిణ వైపు తిరిగి? నేను మంచినీళ్ళు దొరికే వెంటనే తాగు, దొరక్కపోతే తూర్పు వైపు తిరిగి దండ పెట్టు. అంధవిశ్వాసాలు ఉండకూడదు, ఇవన్నీ మోహములు. ఇంకా నేను మోహాలని చెప్పడం ప్రారంభిస్తే ఎవరికైనా కోపం కూడా వస్తుంది. ఇంత ఇంత దాన్ని పట్టుకుని మోహం అంటాడా వీడే? మోహము, మోహం అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుంటా. మీకు ఎప్పుడైతే సంసారాసక్తి తగ్గిపోతుందో అప్పుడు ఉన్న పరిస్థితిని సరిగ్గా అంచనా వేసే శక్తి మీకు లభిస్తుంది, ఆ సామర్థ్యం వస్తుంది. అప్పుడు మీకు మోహం అనేది తొలగదు. ఇప్పుడు సంసారమునందరి పదార్థములపై ఆసక్తి తగ్గిందనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆనందము కారు మొదలైన బాహ్య వస్తువుల యందు ఉండదు, నా స్వరూపంలో ఉంటుంది అని తెలుస్తుంది. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి పెదవులపై చిరునవ్వును కలిగి మనస్సును నిశ్చలంగా కదలక లేకుండా నిశ్శబ్దంగా ఉంటే ఆ చిరునవ్వులో, ఆ చిరునవ్వుని పరిశీలించినట్లయితే హృదయం నుండి ఒక ఆనంద ప్రవాహము ఆవిర్భవిస్తున్నట్టుగా మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆనందము హృదయంలో ఉంటుంది, బయట కారులో ఉండదు. కారులో భయం ఉంటుంది, ఆ కారు ఏమైపోతుందో అని బెంగ ఉంటుంది. తర్వాత డబ్బు పోగేస్తే మనకి రక్షణ కలుగును అని వీడు అనుకుంటాడు, అది మోహం. కాబట్టి ఇవి ప్రాక్టికల్గా ఉండాలి. మీరు డబ్బు సంపాదించొద్దని నేను సలహా చెప్పానని మీరు నద్దుసమండి. మీరు డబ్బు సంపాదించండి సార్, లేకపోతే మీరు ఒక ఆయన డబ్బు సంపాదించొద్దని సలహా చెప్పాడు. మొన్నటి పొద్దున్నే వెళ్ళి ఆయనే అప్పటి అయితే అప్పు అడిగాడు. మరి ఏం చేయాలి, డబ్బు సంపాదించారు అలా ఇచ్చారు కదా, మరి డబ్బు అవసరం, మరి అప్పు ఇవ్వచ్చు. కాబట్టి నా సలహా అది కాదు, మీరు చక్కగా సంపాదించుకోండి, కానీ ధనము రక్షణను ఇవ్వదు. రక్షణ ఏమొస్తుందంటే మీ హృదయంలో ఉండే ఈశ్వరుని ఎడల భక్తి, ఆత్మనిష్ట, వాటి వల్ల మీకు రక్షణ కలుగుతుంది, ధనం వల్ల రక్షణ కలగదు. కాబట్టి ఈ విధంగా ఈ మోహములు ఏవైతే బుద్ధి నిండా పేరుకొని ఉన్నవో అవన్నీ కూడా సంసారాసక్తి తొలగడంతో క్రమంగా అవన్నీ తొలగిపోతాయి. మోహము తొలగిపోగానే ఆ నిశ్చల తత్వము, నిశ్చల అంటే కాలమునకు అతీతమైన తత్వం. ఇప్పుడు దేహం ఉందండి, ఓ కాలంలో పుట్టింది ఇంకో కాలంలో గిట్టుతుంది. మనస్సు అంటే దాని కదలికయే కాలము, కాలము మనస్సు యొక్క కదలిక రెండు. మనస్సు కదలిక లేకుంటే కాలం ఉండదు, మనస్సు కదిలినప్పుడే కాలం ఉంటుంది. కాబట్టి మనస్సుకు దేహమునకు, మనస్సుకు అతీతమైన ఏ ఆత్మతత్వము కలదో అది ఏ నిశ్చలము, మిగతావన్నీ చలములే. అటువంటి నిశ్చలమైన ఆత్మతత్వము మీకు అనుభవానికి రావాలంటే ఈ మోహములన్నీ కూడా తొలగిపోవాలి. మీకు ఒక మాట చెప్తా వినండి, మీరు ఏవేవో పిచ్చి నమ్మకాలు, సూపర్ స్టిషన్స్ అంటారు, వాటిని పెట్టుకుని వాటిల్లో ఏదో ఉంది అది మనల్ని ఉద్ధరిస్తుంది అని ఆ విధంగా అంధవిశ్వాసములను కలిగి ఉన్నంత వరకు మీకు ఆత్మతత్వము తెలియదు. తర్వాత సూపర్ స్టిషన్స్లో ఉండే ఇంకో ప్రమాదం ఏమిటంటే అవి మనుష్యులను భయభీతులుగా తయారు చేస్తాయి. ఈ సూపర్ స్టిషస్ పీపుల్ ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. వాడు ఎప్పుడూ భయమే, వాడికి ఏది చూసినా భయమే, కాలమునకు భయపడతాడు. ఈవేళ ఏం వారం? మంగళవారం. మంగళవారం అంటే భయం వాడికి. మంగళవారం ఏం చేస్తుంది మిమ్మల్ని? మంగళవారానికి సోమవారానికి తేడా ఏముందండి? తెల్లారింది సోమవారం అన్నారు, మళ్ళీ తెల్లారింది మంగళవారం అన్నారు, ఏమిటి ఆ రెండు వారాలకి తేడా ఏమిటి? తేడా ఏమీ లేదండి, మనం పెట్టుకున్న కన్వెన్షన్ అది. ఒకప్పుడు ఆ కన్వెన్షన్కి గ్రహముల యొక్క చలనమునకు కొంత సంబంధం ఉంటే ఉండవచ్చు, ఆస్ట్రానమీలో. కాబట్టి మంగళవారం అయితే మంచిది, సోమవారం చెడ్డది, లేకపోతే సోమవారం మంచిది మంగళవారం చెడ్డది. ఇతరులను ప్రేమించుట మంచిది, పెద్ద మనస్సు కలిగి ఉండుట మంచిది, స్వార్థ చింతన చెడ్డది. అది అనుకోడు, ఆ మాట మాట్లాడు. మంగళవారం చెడ్డది బుధవారం మంచిది అంటాడు. సో అంటే ది క్వాలిటీస్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ అని అంటారు, అక్కడ ఉంటుంది మంచి కానీ చెడు కానీ. వారంలోనూ గడియారంలోనూ టైంలోనూ ఉండదు. ఈ రకమైన అంధవిశ్వాసములు ఎప్పుడైతే పెట్టుకుని సూపర్ స్టిషన్స్ పెట్టుకుని ఉంటాడో వాడిలో భయం పెరిగిపోతుంది. ప్రతిదానికి భయమే, పిల్లి చూస్తే భయం, కుక్కను చూస్తే భయం, పై పైన పక్షి వెళ్తూ ఏదో కూత కూసింది అనుకోండి, ఏమంటే ఈ కూత మంచి కూత చెడ్డ కూత అని వీడికి భయం. అన్నీ భయాలే. మా చిన్నప్పుడు అలా ఉండేది, ఏదో పక్షి కూత కూస్తే అరే ఇదేదో తప్పు పక్షి తప్పు కూత కూసింది, మనకేదో కష్టం వస్తుంది, ఎవరో పోతాం. ఎవరో పోతే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు పోతే అది కూడా ఒక ఫ్రీడమే కదా, మరి అంటూ చెడ్డే ఉంది. అందరూ ఇక్కడే బతికి శాశ్వత కాలం ఉండిపోతే ఇంకా అన్నీ కష్టాలే చేయాలి. నేనేదో డైగ్రెస్ అయి చెప్పాను. కాబట్టి భయము గల మనస్సు, భయము ఏ మనస్సులో ఉంటుందో అక్కడ జ్ఞానము ఉదయించదు. భయం ఉండకూడదు. దేవుణ్ణి కూడా భయంతో కొలవకూడదు, ప్రేమతో కొలవాలి. దేవుణ్ణి చూసి భయపడటము అజ్ఞానం, దేవుణ్ణి ప్రేమించటము జ్ఞానం. కాబట్టి మీరు ఆ మోహము భయము ఇత్యాది అవలక్షణములను వదిలించుకున్నప్పుడు మాత్రమే ఆ నిశ్చలమైన ఆత్మతత్వము అనుభవానికి వస్తుంది. ఇప్పుడు దేహము కదిలిపోతూ ఉంటుంది, చెలించిపోతూ, మార్పులు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కూలిపోతుంది కూడా, మనస్సు ఎప్పుడూ చెలిస్తూనే ఉంటుంది. ఓ పూట సుఖం, ఇంకో పూట దుఃఖం. మనస్సు అలా ఉంటుంది, ఓ గంట సుఖం, ఇంకో గంట దుఃఖం. గంట కూడా అక్కర్లేదు, ఈ 5 నిమిషాలు సుఖం, ఇంకో 5 నిమిషాలు దుఃఖం. అలా మారిపోతూ ఉంటుంది మనస్సు. ఈ నిరంతరము మారిపోతూ ఉండే దేహము, మనస్సు, ఆ దేహం లోపల మనస్సు అనుకోండి, అంతకంటే సూక్ష్మమైనది ఆత్మ చైతన్యము ఎరుక. అది అన్నటికీ మారదు, అది మార్పులు లేని ఎరుక. దాన్ని కూటస్థ చైతన్యము అని అంటారు. పర్వత శిఖరంలో ఎలా అయితే చలనము ఉండదో, ఆ విధంగా ఆ ఎరుకలో ఎట్టి చలనము ఉండదు. ఆ ఎరుకలో తెలియవచ్చే సర్వము మారిపోతూ ఉంటాయి. సినిమా తెరల మీద కనబడే దృశ్యాలన్నీ మారిపోతాయి, కానీ ఏ ప్రకాశములో ఈ దృశ్యములు భాషిస్తున్నాయో ఆ ప్రకాశము మారదు. అలాగే ఆ చైతన్య ప్రకాశము మార్పు లేనిది, దాని యందు ప్రకాశించే సర్వము మారిపోతూ ఉంటాయి. అటువంటి నిశ్చలమైన ఆత్మ చైతన్యమును, అంటే మార్పు చేర్పు లేని తన స్వరూపమును ఎవడైతే తెలుసుకుంటాడో, ఎవడు అనుభవానికి తెచ్చుకుంటాడో, వాడు జీవించి ఉండగానే మోక్షము పొందును. మోక్షము అంటే సంసార బంధము నుండి విముక్తుడు అగును. సంసార బంధము అంటే కామనలు భయములు కలిసి సంసార బంధము అనబడు. కామనలంటే ఏదో లోటు ఉంది, ఏదో వెలితిగలదు అనే భావన నుండి కామనలు పుట్టుకొస్తాయి. ఏదో కొంప ములుగుతుంది అనే భయము ఆ విధంగా ఉంటుంది. ఈ రెండూ లేని చేతన, ఆ ఎరుక, దానికే అదే మోక్షము. అటువంటి మోక్షము మీకు దేహముతోటి మమేకమై ఉన్నంత వరకు ఉండదు, మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నంత వరకు ఉండదు. కాబట్టి దేహము నుండి మనస్సు నుండి వివేకము చేసి ఆ రెండింటికి సాక్షిగా ఉండే చైతన్యము గలదో అదియే నా యథార్థ స్వరూపము. ఆ సాక్షి చైతన్యమునందు మార్పులు చేర్పులు ఏమీ ఉండవు, అది కూటస్థ చైతన్యము, అదియే నా స్వరూపము. నేను చిన్మయుడను, దాన్ని చిత్ అంటారు. నేను చిన్మయుడను, దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, నేను చిన్మయుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జీవన్ముక్తుడు అగును. నిశ్చలతత్వే జీవన్ముక్తి. శ్లోకం అందాము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.